ఏషసి అభిదేవాజాస్యాహిత సోమో హిన్వేపధావతి క్షిప్రస్ ధారయా కవి అయం దేవేషు జాగ్రే విశ్రుతయే పవిత్ర సోమో జాతి విచర్షణి సనఃపవస్వవాజయ్చక్రానశ్చారూ మధ్వరం ధరిష్మావీవాసతి సోభగాయ వాజవే విప్ర వీర సదావేద సోమో దేవేష్వాజమతి స్నో అద్య వసుత్రయే క్రతు విద్వాధువిత్తమ వాజుం దేవిశ్రవో విధతి సపవస్వమదాయకండితక్షా దేవవీతయే ఇంద్రమింద్రాయ వీతయే సమనో అర్షాభిదూత్యా అంతమింద్రాయ దోషసే దేవాన్ సఖిభ్యావరం ఉదత్వామరుణం వయం గోభీరంజోమదాయకం వినో రాజేతురోవృధి అద్యో పవిత్రమక్రమే ద్వాజీదురన్నయామాని ఇందుర్దేవేషూపత్యతే సమీతఖాయో అశ్వరణ్వరే క్రీళందమత్యవిం ఇందుం నావానోషత ప్రజాపవశ్వధారయాయజాభీతో విచక్షసే ఇందో స్తోత్రే సువీర్యం అదగ్రం దేవీశయేత్యాసకృత్యాయివ క్షరన్నః పర్వతావృధాః పరిష్కృతాసీంద్ర భోజోషే భవిద్యావతి వాయుం సోమా అసృక్షత ఏ సోమా సయింద్ర బహ్వయస్వంతశ్చమూషుతా ఇంద్రం వర్ధంతి కర్మభిః ఆధావతాసుమత్య శుక్రాగ్రభ్ణీతమన్సినా గోభిశ్రేణీతమత్సరం సపవస్వధనంజయ ప్రయంతారాధ సోమః అస్మభ్యం సోమగాదివిత్ ఏకం రేజంతి మధ్యం పవమానంద సక్షిపాః ఇంద్రాయ మత్సరం వదం అజా సోమస్వృత్యయా మహశ్చీదభ్యావర్ధత మందాన ఉద్వేషాయతే కృతానీతశ్చేతం వేదశ్చుదర్హణా ృాయతిష్టశ్చాయతే ఆ సోమ ఇంద్రియోరసో వజ్రసహస్రదా భూమత్ ఉక్షం యదస్య జాయతే స్వయం కవిర్విధర్తరి విప్రాయరత్నమిచ్చతి యదీమం విజ్యతే ధియాసతోరయీనాం వాజేష్వర్వతామివ భరేష జిజ్ఞుషామసి ృణాని విభ్రతం సతస్థేడు మహో దివ చారు సుగృత్యజేమహే సంవృత్తదృష్ణముఖ్యం మహామాహివ్రతం వదం శతం పురోరుక్షణిం అదత్వారయమభిరాజాదం సుక్రతో దివ సువర్ణోహవ్యశిర్భారత్ విశ్వస్వాయత్స్వదృశే సాధారణం రజస్థురం గోపామృతశ్రవిర్భరత్ అదాహిన్వానయింద్రియం జాయో మహిత్తమానసే అభిష్టివద్విచర్షణి పవస్వృష్టిమాసు నోపామోమ్యం దివస్పరి అయక్ష్మాబృహదీర్షా పవస్వధార జాతుగమన్ జన్యాసగుపానో గృహం ృతం వస్వధారయాజ్ఞేషు దేవీతమ అస్మభ్యం వృష్టిమాపవ సూర్జేవ్యా అవ్యయం పవిత్రం ధావధారయా దేవాసశృణవన్నికం అవమానో అశిష్యద్రక్షాంశ పజంగళద్రవద్రోచయన్ ఋతాః ఉత్తే సుష్మా సీరతే సింధోరుర్మేరీవస్వన బాణస్య చోదయా పవిం సవేదముదీరతే దిశ్రో వాచో ముఖశ్రువాహ్యయే నిధానా అవ్యోవారే పరి ప్రియం హరిం పంచద్రీభిః అవమానం మధుసుతం ఆపవస్వమదింతమ పవిత్రం ధారయాగవే అర్కస్య యోనిమాసతం సపవస్వమదింతమగోభీరం జాలో అద్భుభిః ఇంద్రవింద్రాయ పీతయే అధ్వర్యో అద్రేభిశ్వతం సోమం పవిత్రాసేజ మేహేంద్రాయ పాతవే ఇవ్వేయోషమోత్తమం రామమింద్రాయ వజ్రిణే సునోతామధోమత్తమం తవచ్చయిందో అంధసో దేవామధోర్యస్మతే అపమానస్య మరుతాః త్వం హి సోమవర్ధయన్ సుతోమదాయ భూర్ణయే ఋషన్ సోతారమూతయే అభ్యర్ణవిలక్షణ పవిత్రం ధారయాసుతః అభివాజముతశ్రవాః పథేద్యోక్షసనద్రాజర్భరద్వాజం నోహంధసా స్వానోర్ణపవిత్రా తవ ప్రత్నేభిరద్వాభిరవ్యోవాదే పరిప్రియః సహస్రధారో యాత్తనా శరుణ్ణయస్తమీంఖయేందో నదానమీంఖయ ఫలేవాదస్తమీంఖయ నిషట్వామిందవేషాం పురోహోదజనానా యో అస్మాం ఆదిదేశతి శతన్నా ఇందభూతిభిః సహస్రం వాసుకీనా అవత్వమం భయద్రయిః ే సుష్మాధో అస్థో రక్షో బిందందో అద్రివః నుదస్మజా పరిస్మృధాః అజానీ జగ్నిరోజసారసంగేధనే హితే సభాభిభ్యుషా హృదా అస్య వ్రతానినాజుషే పవమానస్య దూఢ్యాః విజయస్వాహృతన్యతి సమంఘిన్ వంతిమదచ్యుతం హరిం నదీషు భాజినం ఇందుమింద్రాయ మత్స్వరం అస్య ప్రజ్ఞామనుద్యుతం శుక్రం తు దుఃఖే అగ్రజః పయసహస్రదావృషిం అయం సూర్య ఇవో భద్రగయం సరాంసి ధావతి సప్త ప్రపదాదివం అయం విశ్వానితిష్ఠతి పునానో భువనోపరి సోమో దేవో న సూర్యాః పరిణో దేవీతయే వాజాం కరిషతి గోపదః పునాన ఇంద్రవింద్రయోః యమయ్యవన్నో అంధసా పుష్టం పుష్టం పరిస్రవ సోమ విశ్వాచ సౌభగ ఇంద్రోజాతవస్తా తేజాతమంధసః ఇమర్హిషి ప్రియేధసః ఉతనో ఘోజిత స్వమిత్పవస్వ సోమాంధసా మక్షూతమేభిరహభిః యోజినాతి నదీయతే హంతి శత్రుమభీత్య సవస్వసహస్రజిత్ పరిసోమారుతం బృహదా పవిత్రే అర్హతి విఘ్నం రక్షాంసిదేవయోః యత్సోమో వాజమర్షతి శతం ధారా అపశ్యవాః ఇంద్రస్య సఖ్యమా విశన్ అవిత్వాయోషోదశ చారణ్యకన్యానూషత నృజ్యసే సోమసాతయే సుమింద్రాయ విష్ణవే స్వాతురిందో పరిశ్రవ ేం స్తోత్రేం బాహ్యం వసః ఋతే ధారాధశ్చతో దివో నయన్ నిర్విష్టయాః అచ్చావాజం సహస్రిణం అభిప్రియాని కావ్యాశ్వాచక్షా నో అర్హసి హరిశ్చాన ఆయుధా సమర్మృజాన ఆయుభిర్ఘోరాజే వసువ్రతః శేనో నవం సూలీలతి స నో విశ్వాధివో వసూతో పృథివ్యాధి పునానయిందమాభర తరత్సమందీధావతిధారా సుతస్యాంధసః తరత్సమందీధావతి ఉశ్రావే నవసూనామర్తస్య దేవ్యవసః తమంధీధావతి స్వశ్రయో పురుషం చోరాసహస్రాణి దద్మహే తరత్సమంజీధావతి ఆయయో త్రింశసంతనా సహస్రాణి చ దద్మహే తరత్సమంజీధావతి పవస్వగోజితస్వజిద్విశ్వజిత్వమరణ్యజిత్ ప్రజాభద్రత్రమాభార పవస్వాభ్యో అదాభ్య పవస్వౌషధీభ్య పవస్వజిషణాభ్య పుంసామపవమానో విశ్వామి దురితాతర హరిశ్రీధని బలిషి పవమానస్వర్విదో జాయమానో భవో మహాన్ ఇందో విశ్వాభిదసి ప్రగాయత్రేణాయతమానం వికర్షణి ఇందూ సహస్రచక్షసం సంత్వా సహస్రదక్షసమసో సహస్రభర్మసం అదివారమపావిషుః అదివారాన్ పవమానో అయిష్యదక్కలసాం అభిధావతి ఇంద్రశ్చార్జ్యాభిషన్ ఇంద్రస్య సోమరాధసే సంపావస్వ వికర్షణే ప్రజాభద్రేదాభర అయాభీతీ పరిశ్రమయస్త ఇందోమదేష్వా అవాహన్నభతీర్ణవ పురస్సజ్జయిత్వాధీయే దివో దాసాయ సంవరం అసత్యం దుర్వశం యతుం పరేణో అశ్వమస్వ విద్వోమాదిందో హిరణ్యవత్ క్షరాదహస్వినీరిషాః పవమానస్య తే వయం పవిత్రమధ్యంతతః సఖిత్వమావేణీమహే ఏతే పవిత్రమూర్మయో భిక్షరం విధారయ తేభిర్న సోమమృళయ సనః పునానాభరయం వీరవతీమిషం ఈశాన సోమ విశ్వతాః ఏతముత్యంత సక్షిపో మృజంతి సింధూ మాతరం సమాదిత్యే వీరఖ్యత స్వమింద్రే నోత వాయునా సుతయేది పవిత్రా సమం సూర్యశ్చ రశ్మిభిః సనోభగాయ వాజవే పూష్ణే పవస్వ మధూమాన్ చారుర్మిత్రే వరుణే చ ఉచ్చాదే జాతమంధసో దివిషద్ధూమ్యాదే ఉగ్రం ధర్మమహిశ్రవా ఏనా విశ్వాన్యర్యాద్యుమ్నాని మానుషాణాం శిషా సంతోమనామహే స న ఇంద్రాయ యజ్జ వేవరుణాయ మరుధ్యా హరిగోవిత్ పరిశ్రవ ఉపోటు జాతమబ్దురంగో గర్భంగం పరిష్కృతం నిందం దేవాయాసిషుః తమిద్వర్ధంతు నో గిరో వత్సం సంధిస్వరీవ ఇంద్రస్య హృదం సనీ హర్షాణ స్వమసంగలే దుఃఖస్వాభిప్యుషీమిషం వర్ధా సముద్రముఖ్యం పవమానో అజీజన దివశ్చిత్రం నతం యతుం జ్యోతిర్వైశ్వానరం బృహత్ పవమానస్య తేన సోమదో రాజన్నదుచ్చునః వివారమవ్యామర్షతి పవమానరసస్తవదక్షో విరాజతి ద్యుమాన్ జ్యోతిర్విశ్వాం స్వదృశే యస్తే మధోవరేణ్యస్తేనాపవస్వాంధసా దేవావీరగతం సహ జగ్నిర్భ్రత్రమామిత్రియం సస్థిర్వాజం దివే దీవే ఘోషావో అశ్వసాసి సంవిశ్వర్షో భవసో భస్వాభిర్మధేనుభిః శ్రీరం చేనో నయో నిమా స్వయాభిధేంద్రం వృత్రాయ హంతవే వ్రివాంసం అహీరవః సువీరాసో వయం ధనాజయేమ సోమమీధ్వః పునానో వర్ధనో గిరాః ఓదాహత్తవ్యామన్వంత ఆమురా సోమ వ్రతేడు జాగ్రీ అబద్ధంతవదే మృదో భసోమో అరావుణ గచ్చన్నింద్రస్ నిష్కృతం మహో నో రాజ ఆభరపవమానజీ వృధా రాశ్వేందో వీరభ్యసా నత్వా సతం చనహృదో రాధో దిత్సం తమామీనన్ చూనానో మాఘస్యసే అవస్వేందో వృషా సుతీనో యశసో జనే విశ్వాభద్విషోజి అస్యాదే సఖ్యే వయందవేందో జిమ్నవుత్తమే సాధక్యామృతన్యత యాదే భీమాన్యాయుధా దిగ్మాని సంతి ధూర్వాణే రక్షా సమశనో నిదః ఏతే ఆదృఘ్నమిందవస్థిర పవిత్ర మాసవాః విశ్వాన్యభిదౌ భాగా విఘ్నంతో దురితా పురుషుకాతోకాజ వాజినా గృణ్వంతో అర్వతే గృణ్వంతో పరిభోగభేభ్యర్ణంది సుష్ఠుతిం ఇలా భస్మభ్యం సంయతం అదావ్యం సర్వదా యాప్సుచక్షో జరిష్ఠా శేనో నయో నివాసదత్ శుభ్రమందో దేవవాసమత్సు దూతో నృభిస్సుతః స్వదంతికావప్పయోభిః ఆదీమస్వర్ణహేతారోసూ శుభన్నమృతాయ మధ్వోరథం దధమాదే శ్రేధారామధస్తుతో చక్రమిందభూతయే ఆభిత్రమాదదః సో అర్షేంద్రాయ పీతయే తిలోరోమాణ్యవ్యయా శ్రీరణ్యో నామనేష్వా స్వమిందో పరిశ్రమస్వాదిష్టో అంగీరోభ్యః హరివోరిఘృతం ప్రజాః అయం విచర్ష నిర్హిరః పవమానస్వచేతసి శన్వాన ఆప్యం బృహత్ ఏష వృషా వృషౌరదపవమానో అసస్తిః కరద్వసో నిదాసుషే ఆపవస్వదహస్మినం లింగోమంతమశ్వినం పురశ్చంద్రం పూరస్పృహం ఏషస్య పరిషిచ్యతే మర్మృజ్యమాన ఆయుభిః ఉరుగాయః కవిక్రతుః సహస్రోదిశ్వతామాఘో విమానో రజసః కవిః ఇంద్రాయ పవతే మదాః గిరాజాత ఇహ స్తుతయిందురింద్రాయ ధీయతే వీర్యోనావసతావీవ పవమానస్సుతో నృభిః సోమో వాజమివాసరత్ సమోషు సగ్మనాసతం తంత్రీ పృష్ఠే స్త్రీబంధురే రథే యుంజంతి జాతవే స్త్రీణాం సప్తభీతిభిః సంసోదారోధనస్తుతమాసుం వాజాయ జాతవే హరిం వినోత వాజినం ఆవిశం కలసం సుతో విశ్వా అర్ఢం అభిశ్రియా సూరో నగోషు తిష్ఠతి ఆత ఇందో మదాయకం పయో దుహంత్యాయవాః దేవాదేవేభ్యో మధు ఆన సోమం పవిత్రాసృజతామధూమత్తమం దేవేభ్యో దేవశ్రుత్తమం ఏదే సోమా అదృక్షదగృణానాశ్రవసేమహే మదింతమశ్రధారయా అధిగవ్యాని భీతయే డృమ్నా పూనానో అర్షసి సనద్వాయ పరిశ్రమ ఉత నో గోమతీర్షో విశ్వార్ణవరిష్ఠుభాః గృణానో జమదగ్నినా పవస్వవాచో అగ్నియస్వమచిత్రాభిరుదిభిః అభివిశ్వాని కావ్యా పుంసముద్రియా అపోగ్ర్యో వాచ ఈరయన్ పవస్వ విశ్వమేజయ స్వభ్యేమా భువనాగవేమహిమ్నేదస్థిరే స్వభ్యవర్షంతి సింధవ రతే దివో నృష్టయోధారాయంతశ్చతా అవి శుక్రామోపస్థిరం ఇంద్రాయేందం పునీత నో గ్రంథక్షాయ సాధనం ఈశానం వీతిరాధతం కమమానరిత కవి సోమ పవిత్రమాసదత్ దత స్తోత్రే సువీర్యం ఆపవస్వతహస్రుణం జయం సోమ సువీర్యం అస్మే శ్రవాంసి ధారయ ఇరవోజంగిన్వత ఇంద్రాయ మత్సరిందమః సమోష్వానిషీదసి సుత ఇంద్రాయ విష్ణవే సోమక్వలసే అక్షరత్ మధుమాస్తు వాయవే ఏతే అదృగ్రమాసవో జిహ్వరాంసి బభ్రవాః సోమారుతస్య ధారయ ఇంద్రం వర్ధంతో అప్తుర కృణ్వంతో విశ్వమార్యం అవర్ధంతో అరావ్ణ సుత అనుస్వమానజోర్షంది బభ్రవాః ఇంద్రం గచ్చంత ఇందవః అజాపావస్వధారయాయజా సూర్యమరోచయ ఇన్వానో మానోషీరపః అయక్తసూరజేత సంపవమానో మనావధి అంతరిక్షేణ జాతవే ఉతత్యా హరితోదసూరో అయుక్తజాతవే ఇంద్రేంద్రయితి బ్రువన్ హరితో వాజవే సుతంగిరయింద్రాయ వత్సరం అవ్యోవాడేషు సింధత పవమాన విదారజిమస్మభ్యం సోమదుష్టరం యోధూనా సో మనుష్యత అభ్యర్షదహస్రిణం రయింగోమండమస్థిరం అభివాజముతస్రవాః సోమో దేవో నూర్యోర్ద్రిభిః పవతే సుతః దధానః కలశేరసం ఏతే ధామాన్యార్యా శుక్రాహృతస్య ధారయా వాజంగోమందమక్షరన్ సుతా ఇంద్రాయ భద్రిణే సోమా సోదధ్యాసినః పవిత్రమత్యక్షరన్ సోమమధుమత్తమో రాజే అర్ష పవిత్ర మధోజోదే భవీతమః తమే మృగం చాయ భోహరిం నదీషో భాజినం ఇంద్రమింద్రాయ మత్సరం ఆపవస్వహిరణ్యమదస్వాత్సోమీరవత్ పాజంగోమంతమాభర హరివాజేన వాజయుమవ్యోవాజేషు సించత ఇంద్రాయ మధుమత్తమం కవిం వేజంతి వర్జం జీభిర్మిత్రాశవాహ వృషా కణిక్రదర్షతి ఋషాణం జీభిరప్తురం సోమామృతస్య ధారయా మదీవి ప్రాసమస్వరన్ అవస్వదేవాయుషగింద్రం గచ్చతు తే మధాః వాయుమారోహధర్మణా అపమానితో సదేరయం సోమస్వబాహ్యం యస్స ముద్రమావీశ అపఘ్రంతామసే పృథక్ ప్రతివిత్ సోమమత్సరః మృదస్వాదేవయుంజనం అపమానాదృక్షత సోమాః శుక్రాద ఇందవః అభివిశ్వాని కావ్యాః అవమానాద ఆసవ శుభ్రాధృగ్రమిందవః గ్రంథో విశ్వాపద్విషాః అవమానాధిపస్పర్యంతరిక్షాదృక్షత పృథివ్యా అధిసారవి పురాణస్తోమధారయేందో విశ్వాపస్మృధాః జిహిరక్షాంసి సుక్రతో అవఘ్నాన్ సోమరక్షసోభ్యర్షకణిక్రదత్ జిమంతం సుష్మముత్తమం అస్మే వసూ నిధారయ సోమ దివ్యాని పార్థివా ఇందో విశ్వా నివార్యా సోమ్యుమాషా దేవృషౌ వ్రత వృషా ధర్మాని దిశే వృష్టస్తే వృష్టం సభో వృషావనం వృషామదా సత్యం వేషన్ వృషేదసి అశ్వో నజగ్రథో వృషా సంగాయిందో సమర్వత ఇనో రాజే దురో వృధి అసృక్షత ప్రభాజిలో రుగ్రా సోమాసో అశ్వజా శుక్రాసో వీరజా సవాహ శుంభమానాయర్మిజ్యమానాగమస్తమంతే వారే అవ్యయే ఏ విశ్వా దాసుషే వసు సోమా దివ్యాని పార్థివాంతరిక్ష్యాపమానస్య విశ్వమే ప్రథే సర్గా సృక్షత సూర్యస్యే వనరస్మజా ఏం ఖండం దివస్పరి విశ్వా రూపాభ్యర్షసి సముద్ర సోమభిందసే ఇన్వానో వాచమిష్యసి పవమాన విధర్మణి అక్రాన్ దేవో న సూర్యా ఇంద్ర పవిష్టచేతన ప్రియకవీనామతి సృజదస్వం రథీరివ ఊర్మిస్ పవిత్రాదే భావీ పర్యక్షరత్ శీలం ధృతస్యోనిమా సనో అరిడ పవిత్రామదోజో దే భవీతమ ఇంద్రవింద్రాయ పీతయే యుషేపవస్వధారాయ మృజ్యమానో మనీషిభిః ఇందో రుచాభిగాయీ నానోపరీవస్కర్జోర్జంజనాయర్వణ హరే సృజాన ఆశిరం నానో దేవీతయింద్రశ్యయాగనిష్కృతం ఇదానో బాజిభిర్యత సహిన్ బాధాసహిందవోచ్ఛా సముద్ర భాసవాః ధియాజూతా సృక్షత అర్మజానాస ఆజపో వృథా సముద్రమిందవ అగ్మన్ వృతస్యోనిమా పరీనోయాస్మయర్విశ్వాపశూన్యోజసా వాహిన శర్మ వీరవత్ ఇమాజివన్ నిరేతస పతంజానరుక్రభిః ముద్ర ఆహీత ఆయజ్యోనిరణ్యయమాసునృతీదాత్యప్రచేత అవిలేషతే యక్షంత్య ప్రచేత మధ్యంత్య బీజేత ఇంద్రాజేందమరుతేతమస్సమధూమత్తమోనిమాసతం ప్రావచో విధ పరిష్కృణ్వంతి వేదతా సంతా మృజంత్యాజవాదం దే మిత్రో అర్జవాపి బంది వరుణ కవే ప్రమాణస్య మరుతామపి పశ్చితం పురాణో వాచమిష్యసి ఇందో సహస్రభర్ణసం ఉతో సహస్రభర్ణసం వాచం మమ కశ్యువనయందర పునానయందేషాపురోహోతజనాద్రమావీశ విద్యుతృష్టో భాగృపా సోమా శుక్రాగవాసిర ఇన్వానో హేద్రభిర్యతాజం భాద్యక్రమీత్ శీలం తో మనుషో యథక్సోమస్వస్తే సంజగ్మానో దివ కవి అవస్వసూర్యోదిశే భద్రం నా అపి వాతయమనా హరి ఇన్వంతి రముస్రయస్వసారోజామయస్పతి మహామిందం మహీయుమా పరమానరుచారుచా దేవో దేవేభ్యస్పరి స్వావసోన్యావీశ ఆపవమానదోష్టం వృష్టిం దేవేభ్యోదువాహ విషేపవస్వసంయతం ఋషాశ్యసి భానునాద్యుమంతం త్వాహవామహే పరమానస్వాధ్యా ఆపవస్వసువీర్యం మందమానస్వాయుధ ఇహోష్విందవాగహి తదద్భి పరిభిచ్యతే విద్యమానోగపస్త్యో తృణాసదస్తమశ్రుషే ప్రథోమాయవ్యశ్వమత్పవనాయ గాయత మహేధగస్త చక్షసే తస్య వర్ణం మధుస్తుతం హరిం హింబంజద్రీభిః ఇందుమింద్రాయ పీతయే తస్య దేవాజినో వయం విశ్వధనాని జిగ్యుషాః సఖిత్వమావృణీమహే విషావమస్వధారయామరత్వా తేజవత్సరః విశ్వాదధా నవోజసా అంతా దత్తారమోన్యో ఓపవమానస్వదృహం ఇందేవాజేషు వాజినం అజాచిత్తా విపానయా హరిపవస్వధారయా ఇదం వాజేషు చోదయ ఆనయిందో బహీమిహం పవస్వ విశ్వదర్శతః అస్మభ్యం సోమగాదువిద్ ఆ కలసా అనూషతేందోధారాభిరోజసా ఏంద్రస్య పీతయే విష య దేవధ్యం రసం తీవ్రం దుహంజద్రీభిః సవస్వాభిమాదిహా రాజా మేధాభిరీయతే పవమానో మనావధి అంతరిక్షేణ జాతవే ఆన ఇందో సదగ్నిం గవాం పోషం స్వస్యం మహాభగత్తిమూతయే ఆనస్వసహోజువో రూపన్నవచ్చేఫల సుష్వానో దేవీతయే అర్ఢాసో మధ్యమత్తమోభిద్రోణా నిరోమత్ శీలం ఛేనో నయో నివా అప్సాయింద్రాయ వాజభే వరుణాయ మరుధ్యా సోమో అర్షది విష్ణవే ఇషం తోకాయ నోదస్మభ్యం సోమ విశ్వదాహ ఆపవస్వసహస్రుణం ఏ సోమాద పరావతి ఏ అర్వావతి సుంభిరే ఏ వాదశర్జనావతి జాధీకేషు కృత్వసుయే మధ్యే పస్త్యానాం ఏ వాజనేషు పంచసు ఏనా వృష్ట్యం దివస్పరిపవం తామాసు వీర్యం సువానా దేవాస ఇందవః పవతే హర్యతో హరిర్గృణానో జమదగ్నినా ఇంబానో ఘోరధిత్వసి శుక్రాసో వయోజుగో హిందానాసో న సప్తజ శ్రీనానా అప్సృంజత అన్వాసుతేష్వాభువో హిందిరే దేవతాదయే సపవస్వానయా రుచా ఆదే దక్షం వయోభువం వన్నీ మధ్యారీణీమహే కాంతమాపూరుస్పృహం ఆ మంద్రమావరేణ్యమావిమానీషిణంతమాపూరుస్పృహం ఆ రయమాసు చేతు నమాసుక్రతో తనూష్వాంతమాపూరుస్పృహం అవస్వ విశ్వచర్షణేభి విశ్వాని కావ్యా సఖా సఖిభ్యయేభ్యః తాభ్యాం విశ్వస్య రాజసిషేపవమానధామని ప్రతీచీ సోమతస్థతుః పరిధామాని జానీతే త్వం సోమాసి విశ్వతాః అపమానఋతుభిః కవే తమస్వ జనజన్యోభిర్విశ్వాని వార్యా సఖా సఖిభ్యభూతయే శుక్రాసో అర్చయో దివస్పృష్టే వితన్వతే పవిత్రం సోమధామాభి తవేమే సప్త సింధావ ప్రశిషం సోమశిశ్రతే తుభ్యం ధావంతి ధేనవః రసోమయాహి ధారయా సుత ఇంద్రాయ మత్సరః అక్షీతిశ్రవాః సమత్వాదీభిరస్వరణ్యన్వతీ సప్తజామజాః విప్రమాజా వివస్వతః బృహంది ప్రాసమగ్రువోజే ధీరావధిష్వని రేభోజదజ్జసేవనే పవమానస్యతే కభేవాజేన్ సర్గా అసృక్షత అర్వంతోనస్రవశ్యవాః అచ్చాకోశం మధస్సు సమదృగ్నం వారే అవ్యయే అవావసంతధీతయాస్తంగాభో నేనవాహ అగ్మన్ మృతస్యో నివా ప్రణయందో మహేరణాపో అర్షంతి సింధవః యద్దోభిర్వాసయిష్యసే అస్యతే సఖ్యే వయమియక్షంతస్తోదయః ఇందో సఖిత్వముష్మసి ఆపవస్మగవిష్టయే మహేతో మనుజక్షసే ఏంద్రస్య శఖరే విశ మహాంగసితో మజ్జేష్ట ఉగ్రాణామిందవోజిష్ఠః యుద్వాసం చస్వజ్జిగేత ఉగ్రేభ్యశ్చిదోజీయాూరేభ్యశ్చిచ్చూరతర భూరిభ్యశ్చిన్మం హీయాన్ పుంసో మధురేణస్తోకస్ దాతూనా వృణీమహే సఖ్యాయ వృణీమహే యుద్ధ్యాయ అగ్నాయోమవసాసుమిషం జన ఆరే బాధస్వదుచ్చునా అగ్నిర్షి పవమాన పాంచజన్య పురోహిత సమీమహే మహాఘయం అగ్నే పవస్వస్వపా అస్మే వర్చస్వీర్యం దధద్రయం మయి పోషం పవమానో అధిశ్రుయోభ్యర్షది సుష్ఠుతిం సూరో న విశ్వదర్శనః సమర్మృజాన ఆయుభిప్రయస్వాన్ ప్రజాసేహితః ఇందురత్యో విచక్షణః అపరమానరతం బృహచ్చుక్రం జ్యోతిరజీయనత్ కృష్ణాతమాం జయంఘనత్ అపరమానస్య జంఘనతో హరేశ్చంద్రాసృక్షత ఈరాజిరసోదిషః అవమానో రచితమశుభ్రేభిశుభ్రసస్తమః హరిశ్చంద్రో మరుద్గణః అవమానోగ్రస్మభిర్వాజసాతమః దధస్తోత్రే సువీర్యం రసువానయిందూరక్షా పవిత్రమధ్యవ్యయం గుణానయిందులింద్రవా ఏషసో మో అధిప్రతిగవాంగ్రేణద్యద్రీభిః ఇంద్రం మదాయజోహూమత్ యస్య తే ద్యుమ్నవత్వయః పవమానాభృతం దివః తేన నో మృళజీవసే పుంసో మాసిధారయర్మంద్రవోజిష్ఠో అధ్వరే పవస్తమం భయద్రాజిః త్వం సుతో నుపాదనోదధన్వాన్మత్సరిందమః ఇంద్రాయ సూరిరంధసా ంసష్ణో అద్రీభిరభ్యర్షగణిక్రదత్ జమంతం సుష్ణాముత్తమం ఇందుర్హిర్వాణో అర్షసి తిరో వారాణ్యవ్యయా హరిర్వాజమచిక్రదత్ ఇందోవ్యవ్యమర్షసి విశ్రవాం శివి సౌభాగా ద్వివాజాన్ సమగోమత ఆనాయిందో సదగ్నిరం లింగోమంతమశ్వినం భరాసోమసహస్రుణం అపమానాసైందవస్థిర పవిత్ర మాసవా ఇంద్రం యామేభిరాసత కగుహస్సోమ్యోరసైందరింద్రాయ భూర్య ఆయుఃపవత ఆయవే ఇన్వన్విగో నముస్రాజ పవమానం మధుశ్రుతం అభిగిరాధవస్వరన్ అభితానో అజాస్వ పూషా జామాని యామని ఆవక్షత్కన్యాసున అజంసామగ్రమగ్రిసోమకపర్దినే ఘృతన్నపవతే మధు ఆవక్షత్కన్యాసున అజంతాఘృణే సుతో ఘృతన్నపవతే శుచి ఆభక్షత్కన్యాసున వాచోజంతఃకరభీనాం పవస్వసో మధారయా దేవేషోరత్ర దాసి ఆదలసేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోడాకళి క్రదత్ పరిప్రసోమతే రసో సర్జి కలసే సుతః శ్యేనో న తక్తో అర్షతి పవస్వసోమందయన్నింద్రాయమధూమత్తమః అనర్గ్రంథే భవీతయే వాజయంతో రసాయివ ఏ సుతాసోమలింద్రమాశుక్రవాయుమాసృక్షత గ్రామ్ణాదృన్నా అభిష్టోతః పవిత్రం సోమగచ్చసి తదస్తోత్రే సువీర్యం ఏడదున్నా అభిష్టోతః పవిత్రమతీగాహతే రక్షోహావారమవ్యయం జలంతి యచ్చ దూరకే భయం విందతి మామిహ పవమానవితజ్జాహి పవమానస్సో అర్జన పవిత్రేణ వితర్షణి యః పోతా సపూనాదున యత్తే పవిత్ర వాచ్యశ్రగ్నే విదదమంతరా బ్రహ్మతేన పునీహినః యత్తే పవిత్ర వాచ్యవలగ్నేతేన పునీహినః బ్రహ్మధవైః పూనీహినః ఉభాభ్యాం దేవసవిత పవిత్రేణ సవేన చ మాం పూనీహి విశ్వతాః విభిష్టం దేవసవితర్వరిషిష్ఠైః స్వామధామాభిః అగ్నే దక్షైః పునీహినః పునంతు మాం దేవజనాః పునంతు వసవోధియా విశ్వే దేవాః పునీత మా జాత వేద పునీహి మా ప్రత్యాయస్వ ప్రశ్యందస్వసోమవిశ్వేభిరంసుభిః దేవేభ్య ఉత్తమం హవిః ఉపప్రియం పణిప్రతం యువానమాహుతీవృధం అగన్మవిభ్రాతో నమః అలాయస్య వరసుర్ణనాశతమాపవస్వదేవ సోమ ఆకుంజీ దేవదేవ సోమ పాపమానీరధ్యేభిః సంవృతం రథం సర్వం సభూతమశ్రాదిశ్వధితం మాతరిశ్వనా పాపమానీర్యో అధ్యేతృషేభిః సంవృతం రథం తస్మై సరస్వతీ దుహే క్షీరం సర్పిర్మధూధరం